27. జ్ఞానం స్థర్మ. అంతా విని రాముడు చల్లగా ఒక ప్రశ్న వేశాడు. శ్రీరాముడు, గురుదేవా, ఈ మనస్సు నిత్య చంచల శీలం కదా. ఒకసారి విచారణ చేసుకున్నంత మాత్రాన ఆ నిర్ణయం మీద మనస్సు అంత నిశ్చలంగా ఉండిపోవటం సాధ్యమేనంటారా? వశిష్ఠుడు, రామ, నీ సందేహం తీరేందుకు సురఘు మహారాజు జీవితంలో ఇందాకటి స్థిరనిశ్చయ స్థితి తరువాత జరిగిన ఓ చిన్ని సంఘటన చెబుతాను, విను. రామ, ఆ రోజుల్లోనే పారసీక దేశానికి పరిఘుడు అనే రాజు ఉండేవాడు. ఆ పరిఘుడికి, ఈ సురఘుడికి చాలా మంచి మైత్రి ఉండేది. ఆ పరిఘుడు సామాన్యుడు కాడు. అతని గొప్పతనం గురించి తెలియడానికి ఒక సన్నివేశం చెబుతాను, విను. ఒకప్పుడు ఆ పారసీక దేశంలో అనావృష్టి దోషం ఏర్పడి కరువు వచ్చింది. ఆ దెబ్బకు చాలామంది ప్రజలు మరణించారు. రాజుగా ఉన్న పరిఘుడు కరువు నివారణ చర్యలు చాలా తీసుకున్నాడు. కాని ఏవీ ఫలించలేదు. దాంతో తన అసమర్థత మీద తనకే అసహ్యం కలిగి ఈ పరిఘుడు రాజ్యం విడిచిపెట్టి అడవులకు వెళ్లి తపస్సు మొదలుపెట్టాడు. నా ప్రజలకు తిండి లేనప్పుడు నేను తిననని ఆహారం మానేసి ఎండుటాకులు తిన్నాడు. ఆ వరుస 1000 ఏళ్లు తపస్సు చేశాడు. ఈ లోపల రాజ్యం సంగతులు కొడుకురు చూసుకున్నారు. అది ఒక దారికి వచ్చింది. అయినా సరే పరిఘుడు తపస్సు ఆపలేదు. 1000 ఏళ్లు దాటాక అతనికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పటికీ రాజ్య సమస్యలు తీరిపోయాయి. ఇప్పుడిక శివుణ్ణి ఏమని కోరాలి? పరిఘుడు తెలివైనవాడు కనుక చిత్తశుద్ధి కోరాడు. శివుడి వరం వల్ల అది లభించింది. ఎప్పుడైతే చిత్తశుద్ధి లభించిందో వెంటనే తత్వజ్ఞానం దానంతటా అదే కలిగింది. ఆ విధంగా అతడు జీవన్ముక్తుడయ్యాడు. ఆ తరువాత అతను ఇతర మహర్షులతో కలిసి యథేచ్ఛగా లోక సంచారం చేస్తూ ఉండేవాడు. అతని కథ అలా నడుస్తుండగా ఇక్కడ సురఘు మహారాజుకి మాండవ్య మహర్షి అనుగ్రహం వల్ల ఆత్మజ్ఞానోదయం కలిగి ఇతను జీవన్ముక్తుడయ్యాడు. కాని ఇతను ఇంకా రాజ్యం చేస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా యథేచ్ఛగా లోక సంచారం చేస్తున్న పరిఘరాజు తన ప్రయాణాల పరంపరలో ఒక 81 రోజున అనుకోకుండా హేమజటా రాజ్యానికి వచ్చాడు. అక్కడ సురఘు మహారాజును కలిశాడు. వీరిలో ఒకాయన మహారాజు, రెండో ఆయన రాజ్యం విడిచిన రాజర్షి అయిన. ఆ భేదాలేవీ వాళ్ల పాత మైత్రిని కళంకపరచలేదు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని ప్రేమపూర్వకంగా చాలాసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నారు. ఆ మాటలలో ఒకరి అనుభవాలను ఒకరు పంచుకున్నారు. నాకు మాండవ్య మహర్షి వల్ల తత్వజ్ఞానం కలిగిందయ్యా అని సురఘు మహారాజు చెబితే, నాకు సాక్షాత్తుగా పరమేశ్వరుడి అనుగ్రహం వల్లనే ఆత్మసాక్షాత్కారం జరిగిందని పరిఘరాజర్షి చెప్పాడు. పైకి మాట్లాడుతున్నాడు గాని పరిఘరాజర్షికి కొంచెం సందేహంగానే ఉంది. ఈ సురఘుడు ఇంకా రాజ్యంలోనే ఉన్నాడు, వ్యవహారాలు చేస్తున్నాడు, తత్వజ్ఞానం అందింది అంటాడు. నిజంగా అందిందా? కొంచెం పరిశీలించి చూద్దాం అని లోపలే అనుకున్నాడు. ఇక పైకి మాటల మధ్యలో ఓ ప్రశ్న వేశాడు. మిత్రమా, సురఘు మహారాజా, నువ్వు తత్వజ్ఞానాన్ని అందుకున్నావు. ఒక పక్క సమాధి స్థితిలోనూ ఉంటున్నావు, మరోపక్క రాజ్య వ్యవహారాలు చూస్తున్నావు. సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు సంకల్పరహితమైన సమాధి స్థితిలో ఉండటం కుదురుతోందా? ఇబ్బంది ఏమీ లేదు కదా అని ఈ ప్రశ్న విని సురఘు మహారాజు, మిత్రమా, సంకల్పరహితమైన సమాధి అంటే ఏమిటి అని ఒక చిన్న ప్రశ్న వేశాడు. పరిఘరాజర్షి ఏమీ మాట్లాడలేదు. సురఘు మహారాజే మళ్ళా అందుకున్నాడు, తత్వావబోధో భగవన్ సర్వాసతృణ పావుకః ప్రోక్తః సమాధి శబ్దేన నతు తూప్లీమవస్థితేః. సర్గ 62 శ్లోకం 8. మహర్షి, సమాధి అంటే కళ్ళు మూసుకొని కదలకుండా కూర్చోవటం కాదు, ఇంద్రియాలు నిశ్చలంగా ఉండటం కూడా కాదు. దీనికి భిన్నంగా హృదయంలో ఉండే సమస్త సంస్కారాలు దహించుకుపోవాలి. ఆ పని జరగాలంటే తత్వజ్ఞానం కలగాలి. అప్పుడు మనస్సుని తన యొక్క పరమార్థ స్వరూపంలో ఆధానం చేయటం కుదురుతుంది. అదే సమాధానం, అదే సమాధి. అలాంటి తత్వజ్ఞానం కలిగిన తరువాత ఆ వ్యక్తి సమాధిలో కాకుండా మరో స్థితిలో ఉండటం ఎలా సాధ్యమవుతుంది? అలాంటివాడు సమాధి కోసం వేరే ప్రయత్నం చెయ్యవలసిన అవసరం ఎలా ఏర్పడుతుంది? వాడు పూర్వాభ్యాసం చేత యోగరూపమైన సమాధిలో ఉన్నా ఒక్కటే, లౌకిక వ్యవహారంలో ఉన్నా ఒక్కటే. అలా కాకుండా నిజమైన తత్వబోధ కలగనివాడు బలవంతాన ఇంద్రియాలను నిగ్రహించి కదలకుండా కూర్చుంటే మాత్రం అది సమాధి ఎలా కాగలదు? మిత్రమా, సమాధిలోకి వెళ్ళినప్పుడు సంకల్పరహిత స్థితిని అందుకోగలుగుతున్నావా? నువ్వు అడిగావు. నాకు సంకల్పాలు ఉన్నదెప్పుడు? అవి ఉంటే కదా. కాసేపు లేని స్థితిలోకి వెళ్ళి మళ్లీ వెనక్కు రాగలిగేది. సంకల్పరహిత స్థితే సమాధి అనుకునేటట్లయితే నేను ఎల్లవేళలా సమాధిలోనే ఉంటున్నాను. కాకపోతే ఇలా అనటంలో నా మనస్సు అనేది ఒకటి విడిగా ఉందని, అది వెళ్లి ఆత్మలో కలిసిపోతుందని, ఆ స్థితి పేరే సమాధి అని చెప్పినట్లవుతోంది. అది సరియైన మాట కాదు. మనస్సనేదానికి ఐసర్వ్ 82 అస్తిత్వమే లేదు. ఆ దృష్టితో చూస్తే నాకు సమాధే లేదు. ఉన్నదంతా అద్వితీయ ఆత్మే. ఈ కనిపించే ప్రపంచం అంతా నేనే. సత్యం ఇలా ఉంటే ఇక సమాధి ఏమిటి? అసమాధి ఏమిటి? అసమాధిరికో సౌ సాత్. సమాధిరపికః స్మృతః. సర్గ 62 శ్లోకం 24. ఈ సమాధానం విని పరిఘరాజర్షి పరమానంద పడిపోయాడు. ఆయన సురఘు మహారాజు యొక్క జ్ఞానస్థితిని అర్థం చేసుకుని, నువ్వు నిజంగా జ్ఞానివయ్యా, పొందవలసిన ఉత్తమ పదాన్ని పొందేశావయ్యా అని తృప్తిగా అభినందించాడు. ఆ తరువాత సురఘు పరిఘులిద్దరూ చాలాసేపు తత్వప్రసంగం చేసుకుని సంతోషించి ఎవరి పనుల్లోకి వారు వెళ్ళిపోయారు. కనుక రామ, నువ్వు కూడా వారిలాగానే ఆత్మవిచారణ చేసుకో. ఆత్మవిచారణ చేత మనస్సును ఒకసారి నిర్మూలన చేసుకుంటే అది మళ్లీ పుట్టదు. ఆవు అంటే ఏమిటో తెలియాలంటే దానిని చూడటమే ఉత్తమోపాయం. అలాగే ఆత్మ అంటే ఏమిటో తెలియాలి అంటే ఆత్మానుభూతిని పొందాలి. అంతకు మించి వేరే ఉపాయం లేదు. ఈ విధంగా వివరిస్తూ వశిష్ఠుడు రాముడి మనస్సును ఆత్మానుభూతి వైపు మళ్లించటం కోసం 63, 64 వసర్గలు రెండింటినీ వినియోగించాడు. వీటిలో ఆత్మతత్వాన్ని అనేక రకాలుగా మళ్లీ వర్ణించాడు. 7 ధ్యాన భూమికలను మరోసారి ప్రస్తావించాడు. అంతా చెప్పి చివరికి ఆయన ఇలా అన్నాడు, రామ, మనస్సును మనస్సుతోనే కోసేయాలి. అప్పుడే ఈ సంసారం నశిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. కాని ఈ అభ్యాసం అంత సులభం కాదు. మధ్యలో ఎన్నో చిక్కులు వచ్చిపడుతూనే ఉంటాయి. అయినా పట్టు విడిచి పెట్టకూడదు. ఈ విషయం స్పష్టపడేందుకోసం నీకు ఒక మంచి ఉదాహరణ చెబుతాను, విను. ఇలా అని వశిష్ఠమహర్షి 65వ సర్గలో భాసవిలాసోపాఖ్యానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కూడా నామమాత్రపు కథే.